అథ పంచత్రింశోధ్యాయ సహస్రాభూషస్సహస్రాక్షసహస్రాభూమిగ్నసర్వతృత్వాత్యాష్టత్యసాంగులం పురుషయేనేరగ్నసర్వైయద్భూతయ్యచ్చాభావ్యం ఉతామృతస్తస్యేదానోయదన్నేనాతిరోహతి ఏతావానశ్చమహిమాదోజ్జాయాగ్రశ్చ పూరుషః ఆదోశ్చ విశ్వా భూతాని త్రిపాదస్యావృతం దివి త్రిపాదోద్భవదయపురుషపాదోస్యేహాభావత్పునః తతో విష్ణుం యక్రామచ్చాసనానతనే అభి తతో విరాళజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యాదిత్యతపశ్చాద్భూమిమతో పుర తస్మాజ్ఞాత్సర్వహుతః సంభేదం మృషదాజ్యం తస్మాజ్ఞాత్సర్వహుతరితస్తామానిజగ్నిరే ఛందాగ్నిజగ్నిరే తస్మాద్యజుస్తస్మాదజాయత తస్మాదస్వా అజాయంతయేకేచో భయాజాతః భావోహజగ్నిరే తస్మాత్తస్మాజ్జాతాజావయాః సంయజ్ఞం వర్గిషి ప్రోక్తం పురోషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యాయస్తయే యత్పురోషం జలాధుక్పతిధావ్యాకల్పయన్ ముఖం కిమస్యాసీయత్కిం బాహోగిమూరుపాదావిచ్యేతే బ్రాహ్మణోస్య ముఖామాసీయద్బాహూరాజన్యకృతః ఊరోదరస్య యద్వైశ్చ పద్భ్యాద్భూద్రోజాయత చంద్రభావన సోజాతూర్యో అజాయత శ్రోత్రాద్వాయుశ్చ ప్రాణశ్చ ముఖాలగ్నిరాజాయత నాభ్యాసీదంతరిక్షజ్ఞోస్తమావర్త స్రోత్రాకల్పయన్ యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదన్వత వసంతోస్యాసీరాజ్యం గ్రీష్మయుగ్మశరద్ధవి సప్తాస్యాసన్వరితయత్రిస్తప్తసమిషకృతాః దేవాయజ్ఞంతం వానాబద్ధం పురుషం పశుం యజ్ఞేన యజ్ఞమాయజంత దేవాస్తాని ధర్మాణి ప్రసమాన్యాసన్ దేహనాదం మహిమానస్తయత్ర పూర్వే ఆధ్యాస్తంతి దేవాః అధ్యస్తం వేద పృథివ్యేన సాచ్చ విశ్వకర్మణస్తమావర్తతాగ్రే తస్యత్కట్టా విదధద్రూపమే చిదన్మత్యస్య దేవత్తమాజానమగ్రే వేదాహమేతం పురోషం మహాంతమాదిత్యవర్ణంతమాధ పరస్తాత్ తమేవ వేదిత్తాది మృత్యుమే జనాన్య పంథా విద్యతేయనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతరజాయమానో బహుదా విజాయతే తస్యోనిం పరిపశ్యంతి భేదాస్తస్మిన్హరస్త్వద్భువానామి విశ్వాః యో దేవేభ్య ఆతపాతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతో నమో ఋచాయ బ్రాహ్మణే ఋతం బ్రాహ్మణ్ జనయంతో దేవాగ్రే తదబ్రువన్ యత్సైవం బ్రాహ్మణో విద్యాత్తస్యా దేవాః సంవసే శ్రీశ్చ మే లక్ష్మీశ్చ పత్న్యా అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమస్మి నవ్యాత్తం విష్ణన్నీషాణామం వాయుషాణ సర్వలోకం వాయుషాణ తదేవాదిత్యస్తూ చంద్రమా తదేవ శుక్రం తద్బ్రహ్మదాపస్తాది సర్వే నిమేషాయగ్నే విద్యుత్పురుషాదధి నైనామూర్ధ్వన్నతిర్యన్న మధ్యే వరీయగ్రవత్ అతస్య ప్రతిమాస్తియస్య నామ మహద్యతః హిరణ్యగర్భ ఇత్యేషః ఏషోహ దేవ ప్రతిశోను సర్వా పూర్వోహ జాతస్త ఉగర్భే అంతః స ఏవ జాతస్త జానిష్యమాన ప్రత్యంజనాస్తిష్ఠతి సర్వతో ముఖః యస్మాన్న జాత ఇత్యేషః ఏన తత్పస్యన్నిహితంగుహా సద్యత్ర విశ్వం గవత్యేకానీలం కస్మిన్ నిదగ్నపంచవిచై సర్వజ్ఞసవోతప్రోతస్య విభో ప్రజాసు తతద్వాజేదమృతం విద్వాంగం సర్వోదామవిగ్రహతంగుహాసత్ త్రీణి పదామినిహీకాగుహాశ్రేయస్తా నివేదస విదుత్పితాసత్ సనోబంధజనితాసవీఘాతానామానివేదభువానాని విశ్వా దేవా అమృతమానసానాస్తృతీయేషామన్వీరాయంతా పరీత్య భూతాని పరీత్య లోకాన్ పరీత్య సర్వా ప్రతిశోదిశ ఉపస్థాయ ప్రథమగామృతస్యాత్మనాత్మానామభిసంవీవేశ పరిధ్యావా పృథివీ సద్యయుక్తా పరిలోకాన్ పరిధి సర్పరి స్వాహ ఋతం సంవిత సంవిధృత్య తదాపశ్చత్తదాభవత్తదాసీత్ తదాస్వతి మద్భూతం ప్రియంగస్ కామ్యం సన్మేధామాజాసి స్వాహ యాం మేధాం దేవగణా పితరస్తోపాసనతే మధ్యమేయాగ్నే మేధావీనం కురు స్వాహ ఇదం మే బ్రహ్మాజక్షత్రం క్రోధే శ్రియామస్మృతాం మయి దేవాదదతు శ్రియముక్తమాం తస్యై తే స్వాహ అపేతోయం దుపనయోగం నా దేవ ప్రియవాహ అస్య లోకస్సుతావాతః యుధిరహోభిరక్తుభిర్వ్యక్మయ్యమోదాత్తమసానామస్మై సవితాదేశరీరేభ్య పృథివ్యాం లోకమిచ్చతు తస్మై యుజ్యంతాముశ్రియాః వాయుపూరాతు సవితా పూరాత్రజ్ఞేభ్రాజసాసూర్యస్య మచ్చసా విముచ్యంతాముశ్రియాః వసత్యేవో నిషదానం త్వన్నేవో వసతిష్ఠితా గోభారయుక్కిలాసతయత్తనవాతపూరుషం సవితాదేశరీరాణి మాసురుపస్థావాపతు తస్మై పృథివి సంభావా ప్రజాపతో త్వా దేవతాయాముపోదకే లోకే నిజధాన్యసౌ పరం మృత్యోహరే హిమస్థాయస్తే అన్యచారో దేవయానాత్ చక్షుష్మతే హిన్వతే అగ్రవీ విమాన ప్రజాగ్ఞీ సోమోత వీరాన్ సంవాతస్తేభి సంతే భవం తిష్టాకా సంతే భవం తగ్ఞయ పార్థీ వా సోమాత్వాభిసూచన్ కల్పంతాభ్యమాపశివతమాస్తుభ్యం భవన్సింధామ మంతరిక్షివంతుభ్యం కల్పంతాస్తర్వాస్మన్వతీయే సజ్ఞాభ్వముత్తిష్ట ప్రదారతాసఖాయ అత్రీమోషీ వాయే అసన్ శివాన్వయముత్తరే మాభివాజా అపాఘమపకిమపాచిత్యామోరపా అపామాదత్తమస్మదపాదుష్ప్యజ్ఞు వా సుమిత్రియాపోషాధయస్వంతో సన్మిత్రియాస్తస్మై సంతో వయం విష్మ అనడ్వాహ మన్వారభామహే స్వస్తయే సన ఇంద్రాయవ దేవేభ్యోమన్మి సంతారణోభవ ఉద్వయం సమస్మరిశ్యంతముత్తరం దేవం రే వక్రాపూర్యమగం నద్యోగేత్తమం అగ్నాయోగ్నిపవస ఆశువోర్జమిషన ఆరేవాధత్తదుఃఖునా ఆయుష్మానగ్నే హరిషా ప్రధానో ఘతత్తీకో ఘతయో నిరేధి ఘతం దీప్తామదుచారుగమ్యం పితేవ పుత్రమభిరక్షత ఇమాం స్వాహా ఇమం జీవేభ్య పరిభిన్నధామిమేషాన్నుఘాతపారో అక్షమేకం సతంజీవంతు సరద పురోచేరంతమృత్యుం దాం పర్వతేన పరిమే గావానేషత పర్యమాషద దేవేష్ట్రతస్రవక్కయిమావు ఆదర్శతి క్రవ్యాదమగ్ని ప్రగీణోమి దూరయ్యవరాజ్యం గచ్చతుర్ప్రవాహ ఇగైవాయమితారో జాతవేదా దేవేభ్యో హవ్యం వాహదు ప్రజానన్ వహవపాంజాతవేద పితృభ్యో యత్రైనాం వేత్సమీపాం పరాకే మేఘపత్కుల్యాపతాంత్రవంతు సత్యాయే కామాశిషస్సంతు కామాస్వాహా శోలాభవాదక్షరాజివేశాని యక్షానుస్తర్మ సప్రధాః అపానస్తోదఘం అస్మాత్మధీజాతో చిత్తదయం జాయతాం పునః అసౌ స్వర్గాయ లోకాయ స్వాహా అపానస్తోదఘం. ఓం ఇతి పంచత్రింశోధ్యాయః. ఓంబాజం ప్రపద్యే మనోజు ప్రపద్యే కామ ప్రాణం ప్రపద్యే చక్షుస్వత్రం ప్రపద్యే వాజస్వోజోమరి ప్రాణాభావ ఎన్మే ఛిద్రం చక్షుషోదయ శ్రమణోవాదీ కృణ్ణం బృహస్పతి మే ప్రద్వాధాతు సనన్మా భువానస్తయస్పతి భూవద్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్ ధీమహి ధియోన ప్రచోదయాత్ కయానశ్చిత్రూవూపీ సదా వేధస్వఖా కయా ప్రతిష్టయా విదా తస్వా సత్యోమదానామగ్నిష్టోమత్సదంధసీదారుదేవసు అభీషుణస్తకీ నామ విదాదరిత్రేణ సతం వాస్యూతి కయాన్న భూత్యాక్రమం దేవిటన్ కయాశ్రోత్యాభరా ఇంద్రో విశ్వచ్చరాజతి తన్నా అస్వద్విపదేశం చతుష్పదే తన్నా మిత్ర సంవరుణన్నా భవత్పర్యమా సన్న ఇంద్రో బృహస్పతి సన్నా విష్ణోరక్రమ సన్నా వాత పవత సన్న పవతువర్యా సన్న కణిక్రదేవ్యన్యోమభివర్షదు అహా నిసంభావంతునశ్చరాత్రి ప్రతిధీయత సన్న ఇంద్రాగ్నివతాభవోభిస్తన్న ఇంద్రావరుణారాతహౌయా సన్న ఇంద్రాభూషణావాజసాసౌ సమింద్రాసోమాసుయో సన్నో దేవీరవిష్టయాసోభవంతు పీతయే సంయోరవిశ్రావంతున శోనాభవా నివేశాని సన్నాసప్రసా ఆపోహిష్టానాయోస్థానాభూవ్యేతన మహేరణాయక్షసే యోగివత మోరసస్తేహనా ఉషీరీవ మాతరా తస్మాంగమామోజస్క్షయా ఆపో జనయన జ్యోశాంతిరంతరిక్షాంతి పృథివీ శాంతిరాపశాంతిరోషాంతి అనస్పతాంతిశాంతిరేవాంతి ధృతేమిత్రుషా సర్వాణి భూతాని సమీక్షన్ మిత్రం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే మిత్రుషా సమీక్షామహే ధృతే దృగ్రహమాోక్తే సందృశీ జీవ్యాసం జోక్తే సందృశీ జీవ్యాసం నమస్తే హరసే శోచిషే నమస్తే అస్తక్షిషే అన్యాద్యే అస్మత్సంతు హేతయ పవకో అస్మభ్యగ్నే శివో భావ నమస్తే అస్సు విద్యుతే నమస్తే స్తనయుష్ణవే నమస్తే భగవన్నస్సు యతస్తమీహసే యతస్తమీహసే తో నో అభయం కురు సన్నఃపురప్రజాభ్యోభాయన్న పశుభ్యామిత్రియాపకోషాధయస్సంతు తన్మిత్రియాస్తస్మై సంతు యోస్మాయం వయమ్ విష్మ ప్రత్యక్షేవీతం పురస్క్రముద్రత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతృణోయామ శరదశతం షట్్రింశోధ్యాయ అథ సప్త్రింశోధ్యాయ దేవ్రాసేష్భ్రాం గోష్మాహస్భ్యా ఆదేనాలీరసి ఇంజతేమయుంజతేజియో విప్రా విప్రత్యృహతో విపశ్చితాయుదేకీవీదేవ్యరవిపరిష్ణుతి దేవీర్యా వా పృథివీమత్యా వా మధ్యశిరోరాభ్రాతం దేవయజనే పృథివ్యా మకాయుమకస్యత్తాస్నే దేవ్యోమ్రియో భూత ప్రథమజామకస్యోధ్యశిరోరాధ్యాతం దేవయజనే పృథివ్యా మకాయత్తామకస్యత్తాస్నే ఇయ్యగ్రామాజీవన్మకస్యోరాధ్యాతం దేవయజనే పృథివ్యా మకాయత్తామకస్యత్తాస్నే ఇంద్రస్యోజస్థమత్యోరాధ్యాతం దేవయజనే పృథివ్యా మకాయత్తామకస్యత్తాస్నే మకాయత్తామకస్యత్తాస్నే మకాయత్తామకస్యత్తాస్నే ప్రేతబ్రహ్మణస్పతి ప్రదేవ్యేషు సునృతా అచ్చాదీరం నర్యం పంక్తిరాధసం దేవాయజ్ఞం మకాయత్తామకస్యత్తాస్నే మఖాయత్తామకస్యత్తాస్నే మఖాయత్తామకస్యత్తాస్నే మఖస్యతిలోతి మఖాయత్తామకస్యత్తాస్నే మఖస్యతిలోతి మఖాయత్తామకస్యత్తాస్నే మఖస్యతిరోసి మఖాయత్తామకస్యత్తాస్నే మఖాయత్తామకస్యత్తాస్నే మఖాయత్తామకస్యత్తాస్నే మఖాయత్తామకస్యత్తాస్నే అస్వస్యత్తా విష్ణః సక్నాజోపయామి దేవయజనే పృథివ్యా మఖాయత్తామకస్యత్తాస్నే అస్వస్యత్తా విష్ణః సక్నాజోపయామి దేవయజనే పృథివ్యా మఖాయత్తామకస్యత్తాస్నే అస్వత్యత్వామిష్ణశ్నాయామినే వయజానే పృథివ్యా మఖాయత్తామఖత్యత్తాధీయస్మే మఖాయత్తామఖత్యత్తాధీయస్మే రజవేయత్తాకాశవేయత్తాకృత్వా మఖాయత్తామఖత్యత్తాధీయస్మే అనాభిష్టాపురత్రాగ్నేరాధీవత్యాయన్మేగా పుత్రవతే దక్షిణతరింద్రత్యాధీవత్యే ప్రజాన్మేగాపశ్చాద్దేవత్యాసవిఫలాధీవత్యే దక్షిణమేగా శ్రోతిరుత్తరతో ధాతురాధీవత్యే రాజస్కోణమ్మేగా విదేతిరుపరిష్టాద్బృహస్పతేరాధిపత్యభోజో మేఘా విశ్వాభ్యోమానాష్ట్రాభ్యుత్వా హిమనోరస్వాహి స్వాహామరుద్భిపరిశ్రీయత్వదివత్సగ్రస్వాహి మధు వ్యర్థో దేవానాం పితామహీనాం పరిప్రజానాం దేవేన సవిత్రాగతసూర్యే నోచతే సమగ్రగ్నిగతసేన సవిత్రాసూర్యే నోచిత స్వాహ సమగ్నిస్తాగతసేన సవిత్రాసూర్యే నారోచత ధత్తాదివో విభాతివృథివ్యాం ధత్తాదేవో దేవానామవత్యత్తపోజాస్మేచ్చదే వాయువం అపలస్యం గోపామణీ ప్రద్యమానమాచపరాచపరిశ్చరంతం సద్రీకీస్తమిటో జీయల్వసానీవత్తివాంత విశ్వాంబువాంబే విశ్వస్య మనసత్వే విశ్వస్య వజసత్వే సర్వస్య వజసత్వే దేవస్కృత్వం దేవధర్మదేవో దేవాన్ బాహ్యత్రీరణోగాం దేవగీతయే మధుమాద్భ్యాం మధుమాధూజీభ్యాం ూర్ధ్వరం దివి దేవేషు దేహి పితానోసి పితానో బోధి నమస్తే అస్సు మామాేమంతేమ పుత్రం పశూన్మయీ భేష్యరిష్టాహ్ఞమహపత్యాభూయాసం అహర్కేతునాదిషదాగ్నిషుజ్యోతిజ్యోతిషా స్వాహ రాత్రిష్కేతునాదిషదాగ్నిషుజ్యోతిజ్యోతిషా స్వాహ ఓం ఇతి సప్తత్రింశోధ్యాయః అథ అష్టత్రింశోధ్యాయః ఓం దేవ్రాసవిత్రేష్ణాభ్యాం కోష్ణాభ్యాం ఆదరేత్తేరాత్నాసి ఇలయేష్యదీతయే పరస్పత్యే అసావేష్యసావేష్యసావేహి అదిత్తేరాత్నాసీంద్రాణ్యా ఉష్ణీషా ఊషాసీ ధన్వాయాదీష్వా అస్విద్యాం బింబస్వసరస్వత్తేంబస్వేంద్రాయబింబస్వా స్వాహేంద్రవత్స్వాహేంద్రవత్స్వాహేంద్రవత్ యస్తే స్తనశ్చ సయోయోమయో భూవర్యోరత్నధామాసు విద్యస్సు దత్రాః ఏన విద్వా పుష్య శివార్యా నితరస్వతితమిహ ధాతా వేదః ఉర్వంతరిక్షమన్వేమి గాయత్రం ఛందోభిత్రేక్షోభం ఛందోభిజ్జాలాభిభ్యాం ద్వాపరే గృహాణ్యంతరిక్షేణోపాయచ్ఛామి ఇంద్రాస్మి నామధూరత్రాఘత్యాఘన్మం ప్రాహతవసోజవాట్ సాహా సూర్యస్య రశ్మయే వృష్టివనయే సముద్రాయ స్వాతాయ స్వాహరియాయ స్వాతాయ స్వాహ అనాభిష్యాయ స్వాతాయ స్వాహ అత్తరిభిష్యాయ స్వాతాయ స్వాహ అవశ్యమే స్వాతాయ స్వాహిమియాయ స్వాతాయ స్వాహ ఇంద్రాయ స్వసుమతే రుద్రవతే స్వాహేంద్రాయ స్వాహిత్యవతే స్వాహ ఇంద్రాయ స్వామిమాజిజ్ఞే స్వాహిత్రే ప్రభుమతే విభుమతే వాజవతే స్వాహ బృహస్పతే ప్రావిత్తలేవతే స్వాహ యమాయత్వాంగీరస్మతే విభ్రమతే స్వాహ స్వాహన్మాయ స్వాహన్మ పిత్రే విశ్వాసాదక్షిణసత్సర్వాన్ దేవానాయాయు స్వాహకృత్య ధర్మస్య మధోక్తివతమస్మినా దివిధాయుమైయజ్ఞమిమైయజ్ఞం దివిధాహ స్వాహాగ్నే యజ్ఞాయ సంయజభ్య అశ్వీనా ధర్మం స్వాహానమహద్వాదీరుతి తంద్రాయిణే నమోద్యాలాపృథివీభ్యాం అపాదామశ్వినా ధర్మమనుద్యాలాపృథివీనామద్యేదాతాయవ రాతయస్సంతు విషేరింబస్వేరింబస్వ బ్రహ్మణేరింబస్వక్షత్రాయ బింబస్వద్యాలాభిభ్యాం బింబస్వ ధర్మాభిసుధర్మాణేంజ్ఞేంద్రాణీధారయ బ్రహ్మ ధారయక్షత్రం ధారయ విషం ధారయ స్వాహా పూవక్ష్ణే పరదే స్వాహాగ్రావభ్య స్వాహా ప్రతిరేభ్యా స్వాహాభ్యాగోద్భవర్భిద్యోగన్మపాలభ్య స్వాహాద్యాలాభ్యాగస్వాహ విశ్వేభ్యోగేభ్యా స్వాహా రుద్రాయ రుద్రభూతలే స్వాహా సంజ్యోతిషాభ్యోతి అహకేతునాయుతాగ్ఞ్యోతజ్యోతిషా స్వాహారాత్రిక్కేతునాయుతాగ్ఞ్యోతజ్యోతిషా స్వాహ మధుహుతమింద్రతమే అగ్నా అశ్యామేవన్మనమస్తే అస్వమాహిజ్ఞీ అభీమమ్మహిమాదివం విక్రో బభూవ సప్రసాహ ఉతస్రవసాపృథివీజ్ఞేదత్తమహాశిరోచస్వదేవీరామ విధూమగ్నే అర్షన్మీయేజ్యసుజప్రాసత్వదర్శతం యాతే కర్మ దివ్యాసుద్యాగాయత్యాగ్ఞే తాతాయతాన్విష్యాయతాం తస్తే స్వాహ జన్మాంతరిక్షేభ్యా పృష్టభ్యాగ్నిభ్రే సాధాప్యాయత్యాయతాం ప్రత్యేకే స్వాహ యాతే జన్మ పృథివ్యాగ్ఞశుద్ధ్యా జగ్యాగ్ఞశ్యా సాధాప్యాయత్యాయతాం ప్రత్యేకే స్వాహ క్షత్రస్తావరస్థాయ బ్రహ్మాణస్తంబం పాహి విశస్వాధర్మాణావయమను ప్రామామసువితాయనం జయసే చతుస్త్రన్నాభ్రతాస్తనా విశ్వాయుస్తాస్తన సర్వాయుస్తాహ అబద్వేషో అపక్వరో అన్యౌరాగస్తిమా ధర్మైతత్తే కురీసంతేన వర్ధస్వచాగప్యాయస్వా వర్ధిషీమహీతవయమాగప్యాసిమహి అచిక్రదృషాహర్మహాన్ మిత్రోనదర్వత సర్గే గోర్యేణ విద్యుతృదభిర్నిధి సుమిత్రియాణావోషాయత్తన్మిత్రియాస్తస్మై సంతోస్మాన్వేష్టియంతావయ్మ ఉద్వయంతమాతస్పరిస్వశ్యం ప్రభుత్కారం దేవే వక్సూర్యమగం మధ్యోతిరుత్తమం జేషోస్ేమీ సమిరాసిజోమీ యావాతీయ్యావాృథివీయావచ్చ సప్తసింహావో వితద్ధిరే కాలం పరిందతే గ్రహమూర్జాగృం నామ్యక్షీతం మయే గృహ్ణామ్యక్షీతం మయిత్యయింద్రియం మృగన్మయుదక్షో మయి ప్రభో బ్రహ్మస్త్రిషుద్విరాజని విరాజా జ్యోతిషా సహ బ్రహ్మణాతేజసా సహ పయోరేతమాేతం తోహామసీ మహ్యుత్తరాముత్తరాగ్నేతమాషత్తం వృత్తే దక్షస్ సుమ్నస్నాహుత ఇంద్రాగేత ప్రజాపాతిభక్షిత్యమగోమత ఉపాహూత ఉపాహూత్య భక్షయామి ఓ అష్టత్రింశోధ్యాయ అథ ఏకోనచత్వారింశోధ్యాయ ప్రాణే భృత్తాధిపతిభ్య పృథివ్యే స్వాహాగ్నే స్వాహాంతరిక్షాయ స్వాహాయే స్వాహా దివే స్వాహా సూర్యాయ స్వాహా దిభ్యస్వాహా చంద్రాయ స్వాహా నక్షత్రేభ్య స్వాహాద్య స్వాహా వరుణాయ స్వాహా నాభ్యే స్వాహా భూతాయ స్వాహా వాజే స్వాహా ప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా చక్షుషే స్వాహా చక్షుషే స్వాహా శ్రోత్రాయ స్వాహా శ్రోత్రాయ స్వాహా మన సత్కామమాపోతిం వాచః సత్యమాహీయ వసూనాగ్నిరూపమన్వశ్చరసోయశ్రీత్రాయ తామ్మహి స్వాహా ప్రజాపతిస్తంభ్రియమానస్సంరాట్సంభ్రేతో వైశ్వదేవస్తగ్నేతన్నో ధర్మ ప్రవృత్తేజముద్యతాస్మిన ప్రయత్యాయమానే భూషా విచ్ఛిందమానే మారుతత్వసన్ మేత్రస్తరాధిమంతాయమానేవాయవ్యో ప్రియమానాగ్నేయో భూయమానో వాద్భుతః సవితా ప్రథమేహం అగ్నిద్వితీయే వాయుస్తృతీయ ఆదిత్యత్వే చంద్రమా పంచమరుతస్తే మరుతస్తప్తమే బృహస్పతిరక్షమే మిత్రో నవమే మరో నో దశమ ఇంద్రాయేకాదశే విశ్వే దేవాద్వాదశే ఉగ్రశ్చేమశ్చద్వాంతశ్చతుభిశ్చ సాధక్వాగ్రశ్చాభిజుగ్వాచిక్షిపస్వాహా అగ్నిజ్ఞహృదయేనాశనిజ్ఞహృదయాగ్రేణ పశువరిం కృష్ణహృదయేన భవం యజ్ఞా సర్వం మతస్నాభ్యామీశానం మన్యునా మహాదేవమంత పరిసవ్యేనోగ్రం దేవం వనిష్ఠునా వసిష్ఠానశృంగీ గోశాభ్యాం ఉగ్రల్లో హీతేన మిత్రజ్ఞేషౌ వృత్తేన విగ్రందౌ వరువృత్తేనేంద్రం ప్రక్రియేణ మరుతో బలేన సాధ్యాం ప్రముదా భవత్య కంఠజ్ఞరుద్రస్యాంత పార్శ్వం మహాదేవస్య జగత్సర్వస్య మనః సుపతే సుభీపత్. ీరా నాయ్యే నత్తీ చక్షిరే సంభూతిం చ వినాశం చ యత్తద్వేదో భయజ్ఞే సహ వినాశేన మృత్యుం తీయత్తాదంభోత్యామృతమశ్నుతే నిరన్వయేణ పాత్రేణ సత్యశ్చాపీ సమ్ముఖం తత్వం పూషన్న పావేణ సత్యసన్మాయ దృష్టయే ఊషన్యేకర్షేయమూర్యప్రాజాపత్యం యోహరస్మీమోహతేజోయత్తే రూపం కళ్యాణసమంతస్తే పశ్యామి యోసావతో పురుషస్సోహమస్మి వాజిరనీలమృతమచేతం భస్మాం తజ్ఞే శరీరం ఓం క్రతోత్మర కృతజ్ఞస్మర క్రతోత్మర కృతజ్ఞస్మర అగ్నేన యాదుపథాదాయే అస్మాన్ విశ్వాని దేవమయునాని విశ్వాన్ యోభ్యస్మద్భ్యోపకాశమే నో భూయుష్ఠాం తే నమాముక్తిం విధేమ ఓం ఇతి చత్వారింశోధ్యాయః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి.